తీగలు మల్లెలు పూచిన ఆగన అల్లన పూజ కుమాల మనసు తెర తీసిన మోమాటమేనా మమత కలబోసిన మాట కరువేనా తెలిసి తెలియదా ఇది తెలియక జరిగిందా ఆశపడ్డా అందుతుందా అర్హతైనా ఉందా అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేదా ప్రేమ కన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా మెరుపై మెరిసిందా పది వలపై కురిసిందా మనసు తెర తీసిన మాటమేనా మమత కలబోసిన మాట కరువేనాలు పూచిన అల్లన పూజ కుమాల.